అత తృతీయాష్ట సప్తమ ప్రశ్న ప్రారంభ. సర్వాణవాషోగ్నౌ కామాన్ ప్రవేశయతి యోగ్నేనం బాధాయ వ్రతముపైతి సయదనిష్ట్వా ప్రజాయాత్. అకామప్రీత ఏనం కామానాను ప్రజాయోః అతేజా అభీర్య స్యాత్ సజుహుయాత్. తుభ్యంతా అంగిరస్తమ విశ్వా సుక్షితయః పృథగ్ అగ్నే కామాయజేమిర ఇతి కామానేవాస్మిన్ దధాతి. కామప్రీత ఏనం కామానాను ప్రజాయాంతి తేజస్వీ వీర్యావాన్ భవతి సంతతిర్వా ఏషా యజ్ఞస్య యోగ్నేనం బాధాయ వ్రతముపైతి సయదుద్వాజతి. విచ్ఛిత్తిరేవాస్య సా తం ప్రాంచముద్ధృత్య మనసోపతిష్ఠేత. మనో వై ప్రజాపతిః రాజాపత్యో యజ్ఞః మనసైవ యజ్ఞగుం సంతనోతి. భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతి. ఇవా ఏష ఇంద్రియేణ వీర్యేణర్ధ్యరే యస్యాహితాగ్నేరగ్నిరపక్షాయతి యావచ్ఛమ్యయా ప్రవిధ్యేత్. యది తావదపక్షాయేత్ తగిం సంభరేత్. ఇదంత ఏకం పర ఉతేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారురేధి. ప్రియే దేవానాం పరమే జనిత్ర ఇతి బ్రహ్మణైవైనగుం సంభరతి. సైవ తతః ప్రాయశ్చిత్తిః యది పరస్తరామపక్షాయేత్ అనుప్రజాయావస్యేత్. సో ఏవ తతః ప్రాయశ్చిత్తిః ఓషధీర్వా ఏతస్య పశోన్వయః ప్రవిశతి. యస్య హవిషే వత్సా అపాకృతా ధయంతి తాన్ యద్దుహ్యాత్. యాతయామ్నా హవిషాయజేత యన్న దుహ్యాత్. యజ్ఞపరురంతరియాత్ వాయవ్యాం యవాగోన్నిర్వపేత్. వాయుర్వైపయసః ప్రదాపయిత స ఏవాస్మై వయః ప్రదాపయతి. పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మై పయో వరుంధే. అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః. అన్యతరాన్ వా ఏష దేవాన్ధాగధేన వ్యర్థయతి. యే యజమానస్య సాయం గృహమాగచ్చంతి యస్య సాయం దుగ్ధగం హవిరార్తిమార్చతి. ఇంద్రాయ బ్రీహీన్నిరుప్యోపవసేత్. పయో వా ఓషధయః పయ ఏవారభ్య గృహీత్వోపవసతి. యత్ ప్రాతః స్యాత్ తచ్ఛతం కుర్యాత్. అథేతర ఐంద్రః పురోడాశ స్యాత్. ఇంద్రియే ఏవాస్మై సమీచీ దధాతి. పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మై పయో వరుంధే. అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః. ఉభయాన్ వా ఏష దేవాన్ భాగధేయేన వ్యర్థయతి. యే యజమానస్య సాయం చ ప్రాతశ్చ గృహమాగచ్చంతి యస్యోభయగుం హవిరార్తిమార్చతి. ఐంద్రం పంచశరావమోదనం నిర్వపేత్. అగ్నిం దేవతానాం రథమం యజేత్. అగ్నిముఖా ఏవ దేవతాః ప్రీణాతి. అగ్నిం వా అన్వన్యా దేవతాః ఇంద్రమన్వన్యాః. తా ఏవోభయేః ప్రీణాతి. పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మై పయో వరుంధే. అథోత్తరస్మై హవిషే వత్సానపాకుర్యాత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః. అర్థో వా ఏతస్య యజ్ఞస్య మీయతే యస్య వ్రత్యే హన్పత్న్యనాలంభుకా భవతి తామపరుధ్య యజేత. సర్వేణైవ యజ్ఞేన యజతే తామిష్టోపహ్వయేత. అమోహమస్మి సా త్వాం ద్యౌరహం పృథివీ త్వాం సా మాహం రక్ త్వాం తావేహి సంభవావ సహరేతో దధావహై పుగుంసే పుత్రాయ వేత్తవై రాజస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయేతి అర్ధ ఏవైనాముపహ్వయతే సైవ తతప్రాయశ్చిత్తిః యద్విష్యన్నేన జుహ్యాత్ అప్రజా అపశుర్యజమాన స్యాత్ యదనాగతనే నినయేత్ అనాగతన స్యాత్ ప్రజాపత్యర్చావల్మీకపాజామవనయేత్ ప్రజాపత్యో వై వల్మీకః యజ్ఞః ప్రజాపతిః ప్రజాపతావేవ యజ్ఞం ప్రతిష్ఠాపయతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్కీటావపన్నేన జుహుయాత్ అప్రజా అపశుర్యజమాన స్యాత్ యదనాయతనే నినయేత్ అనాయతన స్యాత్ మధ్యమేన పర్ణేన ద్యావా పృథివ్యయర్చాంతః పరిధి నినయేత్ ద్యావా పృథివ్యోరేవైనత్ ప్రతిష్ఠాపయతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యదవవృష్టేన జుహుయాత్ అపరోపమస్యాత్మన్ జాయేత కిలాసో వా స్యాదర్శసో వా యత్ప్రత్యేయాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ స జుహుయాత్ మిత్రో జనాన్ కల్పయతి ప్రజానన్ మిత్రో దాధార పృథివీముతద్యాం మిత్రః కృష్టీరనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవజ్జుహోతేతి మిత్రేణైవైనత్కల్పయతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్పూర్వస్యామాహుత్యాగం హుతాజాముత్తరాహుతిస్కందేత్ ద్విపాద్భిః పశుభిర్యజమానోర్ధ్యేత యదుత్తరయాభిజుహుయాత్ చతుష్పాద్భిః పశుభిర్యజమానోర్ధ్యేత యత్ర వేద్ధ వనస్పతే దేవానాం గృహ్యానామాని తత్ర హవ్యాని గామయేతి వానస్పత్యజర్చా సమిధమాధాయ తూష్ణీమేవ పునర్జుహుయాత్ వనస్పతినైవ యజ్ఞస్యార్తాంచానార్తాంచాహుతి విదాధార తత్కృత్వా అన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం సైవ తతః ప్రాయశ్చిత్తిః యత్పురా ప్రయాజేభ్యః ప్రాంగారస్కందేత్ అభ్యర్యవే చయజమానాయ చాకగ్ స్యాత్ యద్దక్షిణా బ్రహ్మణే చయజమానాయ చాకగ్ స్యాత్ యత్ప్రత్యగ్ హోత్రే చ పత్నియై చయజమానాయ చాకగ్ స్యాత్ యదుగంగ్ అగ్నిధే చ పశుభ్యశ్చయజమానాయ చాకగ్ స్యాత్ యదభిజుహుయాత్ రుద్రోస్య పశూన్ఘాతుక స్యాత్ యన్నాభిజుహుయాత్ అశాంతః ప్రహ్రియేత స్రువస్య బుధ్నేనాభినిదధ్యాత్ మాతమో మా యజ్ఞస్తమన్మా యజమానస్తమతే నమస్తే అస్త్వాయతే నమో రుద్రపరాయతే నమో యత్ర నిషీదసి అమం మాహిగుంసేరమం మాహిగుంసేరితి యేన స్కందేత్ తం ప్రహరేత్ సహస్రశృంగో వృషభో జాతవేదాః స్తోమపృష్ఠో ఘృతవాన్ సుప్రదీకః మానోహాసేన్మేత్థితో నేత్వా జహామ గోపోషన్నో వీరపోషం చ గచ్చేతి బ్రహ్మణైవైనం ప్రహరతి సైవ తతః ప్రాయశ్చిత్తిః వివా ఏషరింద్రియేణ వీర్యేణర్ధ్యతే యస్యాహితాగ్నేరగ్నిర్మథ్యమానో న జాయతే యత్రాన్యం పశ్యేత్ తత ఆహృత్య హోతవ్యం అగ్నవేవాస్యాగ్నిహోత్రగుం హుతం భవతి యద్యన్యన్న విందేత్ అజాయాగుం హోతవ్యం ఆగ్నేయీవా ఏషా యదజా అగ్నవేవాస్యాగ్నిహోత్రగుం హుతం భవతి అజస్య తు నాశ్నీయాత్ యదజస్యాశ్నీయాత్ యామేవాగ్నావాహుతిం జుహుయాత్ తామద్యాత్ తస్మాదజస్య నాశ్యం యద్యజాన్న విందేత్ బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం ఏష వా అగ్నిర్వైశ్వానరః తద్బ్రాహ్మణః అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి బ్రాహ్మణం తు వసత్యైనాపరుంధ్యాత్ యద్బ్రాహ్మణం వసత్యా అపరుంధ్యాత్ యస్మిన్నేవాగ్నావాహుతిం జుహుయాత్ తం భాగధేయేన వ్యర్థయేత్ తస్మాద్బ్రాహ్మణో వసత్యైనాపరుధ్యః యది బ్రాహ్మణం న విందేత్ దర్భస్తంభే హోతవ్యం అగ్నివాన్ వై దర్భస్తంభః అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి దర్భాగస్తునాధ్యాసీత యద్దర్భానధ్యాసీత యామేవాగ్నావాహుతిం జుహుయాత్ తామధ్యాసీత తస్మాద్దర్భానాధ్యాసితవ్యా ఆహ యది దర్భాన్న విందేత్ అప్సు హోతవ్యం ఆపో వై సర్వా దేవతాః దేవతాస్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి ఆపస్తు న పరిచక్షీత యదాపః పరిచక్షీత యామేవాప్స్వాహుతిం జుహుయాత్ తాం పరిచక్షీత తస్మాదాపో న పరిచక్ష్యాః మేధ్యా చ వా ఏతస్యా మేధ్యా చ తనుభౌ సగం సృజ్యేతే యస్యాహితాగ్నేరన్యైరగ్నిభిరగ్నజః సగం సృజ్యంతే అగ్నజే వివిచగే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ మేధ్యాం చైవాస్యా మేధ్యాం చ తనుభౌ వ్యావర్తయతి అగ్నజే వ్రతపతయే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ అగ్నిమేవ వ్రతపతిగస్వేన భాగధేయేనోపధావతి స ఏవైనం వ్రతమాలంభయతి గర్భగ్రవంతమగతమకః అగ్నిరింద్రస్పష్టా బృహస్పతిః పృథివ్యామవచుశ్చోతైతత్ నాభిప్రాప్నోతి నిర్వృతిం పరాశైః రేతో వా ఏతద్వాజినమాహితాగ్నేః యదగ్నిహోత్రం తద్యత్స్రవేత్ రేతోస్య వాజినగ్స్రవేత్ గర్భగ్రవంతమగదమకరిత్యాహ రేత ఏవాస్మిన్ వాజినం దధాతి అగ్నిరిత్యాహ అగ్నిరుమైరేతోధాః రేత ఏవ తద్దధాతి ఇంద్ర ఇత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దధాతి త్వష్టేత్యాహ త్వష్టా వై పశూనాం మిథునానాగం రూపకృత్ రూపమేవ పశుషు దధాతి బృహస్పతిరిత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవాస్మై ప్రజాః ప్రజనయతి పృథివ్యామవచుశ్చోతైతదిత్యాహ అస్యామేవైనత్ప్రతిష్ఠాపయతి నాభిప్రాప్నోతి నిర్వృతిం పరాచైరిత్యాహ రక్షసామపహత్యై యాః పురస్తాత్ ప్రస్రవంతి ఉపరిష్టాత్ సర్వతశ్చ యాః తాభిరశ్మి పవిత్రాభిః శ్రద్ధాం యజ్ఞమారభే దేవా గాతువిదః గాతుం యజ్ఞాయ విందత మనసస్పతినా దేవేన వాతాద్యజ్ఞః ప్రయజ్యతాం తృతీయస్యై దివః గాయత్రిజా సోమ ఆభృతః సోమపీఠాయ సన్నయితుం వకలమంతరమాదదే ఆపో దేవీ శుద్ధాస్థ ఇమా పాత్రాణి శుంధత ఉపాతంక్యాయ దేవానాం పర్ణవల్కముత శుంధత పజో గృహేష పజో అగ్నియాసు పజో వత్సేష పజ ఇంద్రాయ హవిషేధ్వజస్వ గాయత్రీ పర్ణవల్కేన పజ సోమం కరోత్విమం అగ్నిం గృహ్ణామి సురథం యోమయోభూః య ఉద్యంతమారోహతి సూర్యమన్హే ఆదిత్యం జ్యోతిషాం జ్యోతిరుత్తమం స్వయజ్ఞాయ రమతాం దేవతాభ్యః వసోన్ రుద్రానాదిత్యాన్ ఇంద్రేణ సహ దేవతాః తాః పూర్వః పరిగృహ్ణామి స్వ ఆగతనేమ నేషజా ఇమామోర్జం పంచదశే ప్రవిష్టా తాన్ దేవాన్ పరిగృహామి పూర్వ అగ్నిర్హవ్యవారిహతానావహత్ పౌర్ణమాసగం హరిరిదమేషాం మయి ఆమావాస్యగం హరిరిదమేషాం మయి అంతరాగ్నే పశవః దేవసకం సదమాగమన్ తాన్ పూర్వః పరిగృహామి స్వ ఆగతనేమనేషజాః ఇహ ప్రజా విశ్వరూపారమంతాం అగ్నిం గృహవతిమభి సంవసానాః తాం పూర్వః పరిగృహామి స్వ ఆగతనేమనేషజాః ఇహ పశవో విశ్వరూపారమంతాం అగ్నిం గృహవతిమభి సంవసానాః తాన్ పూర్వః పరిగృహామి స్వ ఆగతనేమనేషజాః అయం పితృణామగ్నిః అవాఢవ్యా పితృభ్యః తం పూర్వః పరిగృహామి అవిషన్నః పితుం కరత్ అజస్రంత్వాగుం సభాపాలాః విజయభాగగుం సమిన్ధతాం అగ్నే దీదాయ మే సభ్య విజిత్యై శరదః శతం అన్నమావసథీయం అభిహరాణి శరదః శతం ఆవసథే శ్రియం మంత్రం అహిర్బుద్ధ్యయో నియచ్చత్ ఇదమహమగ్నిజ్యేష్ఠేభ్యః వసుభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహమింద్రజ్యేష్ఠేభ్యః రుద్రేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహం వరుణజ్యేష్ఠేభ్యః ఆదిత్యేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి పయస్వతీరోషధయః పయస్వద్వీరుధాంపయః అపాం పయసో యత్పయః తే నమామింద్రసగుంసృజ అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మేరాధ్యతాం వాయో వ్రతపత ఆదిత్య వ్రతపతే వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మేరాధ్యతాం ఇమాం ప్రాచీముదీచీం ఇషమోర్జమభిసగ్గస్కృతాం బహువర్ణామశుష్కాగ్రాం హరామి పశుపామహం యత్కృష్ణారూపం కృత్వా ప్రావిశస్త్వం వనస్పతీర్ తతస్త్వామేకవిగుంశతిధా సంభరామి సుసంభృతా త్రీన్ పరిధీగస్తిస్రః సమిధః యజ్ఞాయురనుసంచరాన్ ఉపవేశం మే క్షణం ధృష్టిం సంభరామి సుసంభృతా యాదాతా ఓషధయః దేవేభ్యస్త్రియుగం పురా తాసాం పర్వరాభ్యాసం పరిస్తరమాహరన్ అపాం మేధ్యం యజ్ఞియం సదేవగుం శివమస్తు మే ఆచ్ఛేత్తావోమారిషం జీవాని శరదః శతం అపరిమితానాం పరిమితాః సన్నహ్యే సుమృతాయకం యే నోమానిగాంకతమచ్చనాహం పునరుత్థాయ బహులా భవంతు సకృదాచ్ఛిన్నం బరిహిరోర్ణామృద శ్యోనం పితృభ్యస్వాభరామ్యహం అస్మేన్ సీదంతు మే పితరః సోమ్యాః పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ త్రివృత్పలాశే దర్భః యాన్ ప్రాదేశ సంవితః యజ్ఞే పవిత్రం పోకృతమం పయోహవ్యం కరోతు మే ఇమౌ ప్రాణాపానౌ యజ్ఞస్యాంగాని సర్వశః ఆప్యాయయంతౌ సంచరతాం పవిత్రే హవ్యశోధనే పవిత్రే స్థో వైష్ణవీ వాయుర్వాం మనసా పునాత్ అయం ప్రాణశ్చాపానశ్చ యజమానమపి గచ్ఛతాం యజ్ఞే హ్యభూతాం పోతారౌ పవిత్రే హవ్యశోధనే త్వయా వేదిం వివిదుః పృథివీం త్వయా యజ్ఞో జాయతే విశ్వదానిః అచ్ఛిద్రం యజ్ఞమన్వేష విద్వాన్ త్వయా హోతా సంతనోప్యర్థమాసాన్ త్రయస్త్రిగం శోషితంతూనాం పవిత్రేణ సహాగహి శివే యగం రజ్జురభిధానీ అభ్యయాముపసేవతాం అప్రస్రగంసాయ యజ్ఞస్య ముఖే ఉపదధామ్యహం అశుభిః సన్నీతం విభృతాం ఇంద్రాయ శ్రుతం దధి ఉపవేశోసి యజ్ఞాయ त्वाम् परिवेशमधारयन् इन्द्राय हविः कृण्वन्तः शिवः शग्मो भवासिनः अमृण्मयम् देवपात्रम् यज्ञस्यायुषि प्रयुज्यताम् तिरः पवित्रमतिनीताः आपोधारयमातिगुः देवेन सवित्रोत्पूताः वसोः सूर्यस्य रश्मिभिः गान्दोह पवित्रे रज्जम् सर्वापात्राणि शुन्धत एता आचरन्ति मधुमद्दुहानाः प्रजापतेर्यशसो विश्वरूपाः बह्वेर्भवन्तेरुपजायमानाः इह व इन्द्रो रमयतु गावः पूषास्थ अयक्ष्मावः प्रजजासगम् सृजामि राजस्पोषेण बहुला भवन्तीः ओर्ध्वम् पजः पिन्वमाना घृतम् च जीवो जीवन्तेरुपवत्सदेयम् योश्चेमम् यज्ञम् पृथिवी च सन्दुहाताम् धाता सोमेन सह वाचेन वायुः यजमानाय द्रविणम् दधातु उत्सङ्गहन्ति कलशम् चतुर्बिलम् क्रीडाम् देवीम् मधुमतीगम् सुवर्विदम् तदिन्द्राग्ने जन्वतगम् सोऽनृतावत् तद्यजमानमृतत्ते दधातु कामधक्षः प्रणाब्रूहि इन्द्राय हविरिन्द्रियम् अमोन्यस्याम् देवानाम् मनुष्याणाम् पयोहितम् बहुदग्धेन्द्राय देवेभ्यः हव्यमाप्यायताम् पुनः वत्सेभ्यो मनुष्येभ्यः पुनर्दोहाय कल्पताम् यज्ञस्य सन्ततिरसि यज्ञस्य त्वा सन्ततिमनुसन्तनोमि अदस्तमसि विष्णवे त्वा यज्ञायापि दधाम्यहम् अद्भिररिक्तेन पात्रेण याः पूताः परिशेरते अयम् वयः सोमम् कृत्वा स्वाञ्योनिमपि गच्छतु पर्णवल्कः पवित्रम् सौम्यः सोमाद्धिनिर्मितः इमौ पर्णम् च दर्भम् च देवानागम् हव्यशोधनौ प्रातर्वेषाय गोपाय विष्णो हव्यगम् हि रक्षसि उभावग्नी उपसृणते देवता उपवसन्तु मे अहम् ग्राम्यानुपवसामि मह्यम् गोपतये पशून् देवादेवेषु पराक्रमध्वम् प्रथमा द्वितीयेषु द्वितीयास्तृतीयेषु त्रिरेकादशा इहमावत इदगुंशके जङ्गतिजम् करोमि आत्मा करोत्वात्मने इदम् करिष्ये भेषजम् इदम् मे विश्वभेषजा अश्विना प्रावतम् युवम् इदमहगुंसेनाया अभीक्वर्यै मुखमपोहामि सौर्यज्योतिर्विभाहि महत इन्द्रियाय आप्यायताम् हृदयोनिः अग्निर्हव्यानुमन्यताम् खमङ्क्षरत्वचमङ्क्ष स्वरूपम् त्वापसुविदम् पशूणाम् तेजसा अग्नये दुष्टमभिधारयामि स्योऽनन्ते सदनम् करोमि घृतस्य धारया सुसेवम् कल्पयामि तस्मिन्सीदामृते प्रतितिष्ठ व्रीहीणाम् मेधसुमनस्य मानः आर्द्रः प्रथस्नुर्भुवनस्य गोपाः श्रुत उत्स्नाति जनितामतीनाम् यस्त आत्मा पशुषु प्रविष्टः देवानाम् विष्ठामनुयो वितस्थे आत्मन्वान् सोमघृतवाहि भूत्वा देवान् गच्छ सुवर्विन्दगजमानाय मह्यम् इराभूतिः पृथिव्येन सोमोत्क्रमीत् देवाः पितरः पितरो देवाः योऽहमस्मि ससनयजे यस्यास्मि न तमन्तरेमि स्वम् म इष्टग्स्वम् दत्तम् स्वम् पोर्तग्स्वग्श्रान्तम् स्वगम् हुतम् तस्य मेऽग्निरुपद्रष्टा वायुरुपश्रोता आदित्योऽनुख्याता द्योः पिता पृथिवी माता प्रजापतिर्बन्धुः य एवास्मि ससनयजे माभेर्मा संविक्था मा त्वा हिगुंसिषम् मा ते तेजोपक्रमेत् భరతముద్ధరే మనుషిం చ అవదానాని తే ప్రత్యవదాస్యామి. నమస్తే అస్తు మామాహిగుంసీ యదవదానాని తే వద్యన్ విలోమాకార్షమాత్మనః ఆజ్యేన ప్రత్యనజ్మేన తత్త ఆప్యాయతాం పునః అజ్యాయోయవమాత్రాత్ ఆవ్యాధాత్కృత్యతామిదం మారూరుపామయజ్ఞస్య శుద్ధగ్గస్విష్టమిదగం హవిః మనునాదిష్టాం ఘృతపదీం నేత్రావరుణసమేరితాం దక్షిణార్ధాదసంభిందన్ అవద్యామ్యేకతో ముఖాం ఇడే భాగం జుషస్వనః జిన్వగాజిన్వార్వతః తస్యాస్తే భక్షిమాణస్యామ సర్వాత్మానః సర్వగణాః బ్రధ్నబింబస్వ దదతో మేమాక్షాయి కుర్వతో మేమోపదసత్ దిశాం క్లప్తిరసి దిశో మే కల్పంతాం కల్పంతాం మే దిశః దైవీశ్చ మానుషీశ్చ అహోరాత్రే మే కల్పేతాం అర్ధమాసా మే కల్పంతాం మాసా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పతాం క్లప్తిరసి కల్పతాం మే. ఆశానాం త్వాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః ఇథేమ హవిషావజం భజతాం భాగీ భాగం మా భాగో భక్త నిరభాగం భజామః అపస్మిన్వ ఓషధేర్జిన్వ దివాత్పాహి చతుష్పాదవ దివో వృష్టిమేరజ బ్రాహ్మణానామిదగుం హవిః సోమ్యానాగుం సోమపీథినా నిర్భక్తో బ్రాహ్మణః నేహా బ్రాహ్మణస్యాస్తి సమంతాం బర్హిర్హవిషాఘృతేన సమాదిత్యైర్వసుభిః సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహా ఇంద్రాణీవా విధవా భూయాసం అదితిరివసుపుత్రా అస్థోరిత్వాగార్హవత్యా ఉపనిషదే సుప్రజాస్త్వాయ సంపత్నీపత్యా సుకృతేన గచ్చతాం యజ్ఞస్య యుక్తౌ ధుర్యావభూతాం సంజానానౌ విజహతామరాతీః దివి జ్యోతిరజరమారభేతాం దశతే తనువో యజ్ఞయజ్ఞిలాః తాః ప్రీణాతి గజమానో ఘృతేన నారిష్ఠయోః ప్రశిషమీడమానః దేవానాం దైవ్యేపి గజమానో మృతోభూత్ యంబాం దేవా అకల్పజన్ ఓర్జో భాగగం శతక్రతూ ఏతద్వాం తేన ప్రీణాని తేన తృప్యతమగం హహౌ అహం దేవానాగుం సుకృతామస్మి లోకే మమేదమిష్టర్న మిథుర్భవాతి అహం నారిష్ఠావన యజామి విద్వాన్ యదాభ్యామింద్రో అదధాద్భాగధేయం అదారసద్భవతదేవ సోమ అస్మిన్ యజ్ఞే మరుతో మృడతానః మానో విదదభిభామో అశస్తిః మానో విదద్వృజనాద్వేష్యాయ ఋషభం వాజినం వయం పూర్ణమాసం యజామహే స నో దోహతాగం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం ప్రాణాయ సురాధసే పూర్ణమాసాయ స్వాహా అమావాస్యా సుభగా సుషేవా ధేనురివ భూయ ఆప్యాయమానా సానో దోహతాగుం సువీర్యం రాజస్పోషకం సహస్రిణం అపానాయ సురాధసే అమావాస్యా జై స్వాహా అభిస్త్రిణీహి పరిదేహి వేదిం జామిం మాహిగుం శీరముయాశయానా ఓదృషజనా హరితాః సువర్ణాః నిష్టాయిమే యజమానస్య బ్రధ్నే పరిస్త్రిణీత పరిధత్తాగ్నిం పరిహితోగ్నిర్యజమానం భునక్తు అపాగుం రస ఓషధీనాగుం సువర్ణః నిష్కామిమే యజమానస్య సంతు కామదుఘాః అముత్రామిష్మిన్ లోకే భూపతే భువనపతే మహతో భూతస్య పద్ బ్రహ్మాణం పావృణీమహే అహం భూపతిరహం భువనపతి అహం మహతో భూతస్య పతి దేవేన సమిత్రా ప్రసూత ఆర్త్విజ్యం కరిష్యామి దేవసవితరేతం త్వావృణతే బృహస్పతిం దైవ్యం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి మనో గాయత్రియై గాయత్రీ త్రిష్టుభే త్రిష్టుజగత్యై జగత్యనుష్టుభే అనుష్టుక్ పంక్తై పంక్తిః ప్రజాపతయే ప్రజాపతిర్విశ్వేభ్యో దేవేభ్యః విశ్వే దేవా బృహస్పతయే బృహస్పతిర్బ్రహ్మణే బ్రహ్మభూర్భువః సువః బృహస్పతిర్దేవానాం బ్రహ్మా అహం మనుష్యాణాం బృహస్పతే యజ్ఞం గోపాయ ఇదం తస్మై హర్మ్యం కరోమి యోగో దేవాశ్చరతి బ్రహ్మచర్యం మేధావీ దిక్షు మనసా తపస్వీ అంతర్దూతశ్చరతి మానుషేషు చతుశిఖండాయువతిః సుపేషాః ఘృత ప్రతీకా భువనస్య మధ్యే మర్మజ్యమానా మహతే సౌభగాయ మహ్యం ధుక్ష్వయజమానాయ కామాన్ భూమిర్భూత్వా మహిమానం పుపోష తతో దేవీ వర్ధయతే పయాగుంసి యజ్ఞయా యజ్ఞం విషయంతి సంచ ఓషధీరాపయిహ శక్వరీశ్చ యో మా హృదా మనసాయశ్చ వాచా యో బ్రహ్మణా కర్మణా ద్వేష్టి దేవాః యః శ్రుతేన హృదయేనేష్ణత చ తస్యేంద్రవజ్రేణ శిరస్థినగ్ని ఓర్ణామృద ప్రథమానగ్స్యోనం దేవేభ్యోజుష్టగం సదనాయ బలిభిః స్వర్గే లోకే యజమానగం హి దేహి మాందాకస్య పృష్ఠే పరమే వ్యోమన్ చతుశిఖండాయువతిః సుపేషాః ధృత ప్రతీకా వయునాని వస్తే సాస్తీర్యమాణా మహతే సౌభగాయ సా మే ధుక్ష్వయజమానాయ కామాన్ శివా చ మే షడ్మా చైధి శ్యోనా చ మే సుషదా చైధి ఊర్జస్వతీ చ మే పయస్వతీ చైధి విషమోర్జం మే పింబస్వ బ్రహ్మదేజో మే పింబస్వ క్షత్రమోజో మే పింబస్వ విషం పుష్టిం మే పింబస్వ ఆయురన్నాద్యం మే పింబస్వ ప్రజాం పశూన్మే పింబస్వ అస్మిన్ యజ్ఞ ఉపభూయ ఇందు మే అవిక్షోభాయ పరిధీం దధామి ధర్తా ధరణో ధరీజాన్ అగ్నిర్ద్వేషాగుంసి నిరితోనుదాతై విచ్ఛిన్నగ్ని విధృతేభ్యాగుం సపత్నాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ ఏ చనిష్యమాణాః విశోజంత్రాభ్యాం విధమామ్యేనాన్ అహగ్గస్వానాముత్తమోసాని దేవాః విశోజంత్రే మృదమానే అరాతిం విశ్వం పాప్మానమమతిం దుర్మరాయుం సీదంతి దేవీ సుకృతస్య లోకే ధృతీస్థోభిధృతీ స్వధృతీ ప్రాణాన్మయి ధారయతం ప్రజాన్మయి ధారయతం పశూన్మయి ధారయతం అయం ప్రస్తర ఉభయస్య ధర్తా ధర్తా ప్రజానాముతాను యాజానాం సదాధార సమిధో విశ్వరూపాః తస్మేం శృతో అధ్యాసాదయామి ఆరోహ పథో జుహుదే భజానాన్ యత్ర ఋషయః ప్రథమజాయే పురాణాః హిరణ్యపక్షా గిరా సంభృతాంగా వహాసిమా సుభృతాన్యత్ర లోకాః అవాహం బాధ ఉపభృతా సవర్త్నాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ ఏ చ జనిష్యమాణాః దోహై యజ్ఞకుం సుదుఘామివ ధేనుం అహముత్తరో భూజాసం అధరే మత్సవత్నాః యో మా వాచా మనసా దుర్మరాయుః హృదారాతీయాదభిదాసదగ్నే ఇదమస్య చిత్తమధరం ధ్రువాయాః అహముత్తరో భూజాసం అధరే మత్సవత్నాః ఋషభోసి శాక్వరః ఘృతాచీదాగం సూనుః ప్రియేణ నామ్నా ప్రియే సదసి సీద శ్యోనో మే సీద సుషదః పృథివ్యాం త ప్రథయ ప్రజయా పశుభిః సువర్గే లోకే దివిసీద పృథివ్యామంతరిక్షే అహముత్తరో భూయాసం అథరే మత్సపత్నాః యజ్ఞస్థానే ఘృతస్య పూర్ణా అచ్ఛిన్నపయా శతధార ఉత్సహ మారుతేన శర్మణా దేవ్యేన యజ్ఞోసి సర్వతః శ్రితః సర్వతో మాం భూతం భవిష్యక్షయతాం శతం మే సంతు ఆశిషః సహస్రం మే సంతు సోనృగాః ఇరావతేః పశుమతేః ప్రజాపతిరసి సర్వతః శ్రితః సర్వతో మాం భూతం భవిష్యక్షయతాం శతం మే సంతు ఆశిషః సహస్రం మే సంతు సోనృగాః ఇరావతేః పశుమతేః ఇదమింద్రియమమృతం వీర్యం అనేనేంద్రాయ పశవో చికిత్సన్ తేన దేవా అవతోపమాం ఇహేషమోర్ధ్వం యశస్సః ఓజస్సమేయం శృతం మయి శ్రయతాం యత్పృథివీమచరత్ తత్ప్రవిష్టం యేనాసించద్బలమింద్రే ప్రజాపతిః ఇదం తచ్చుక్రం మధువాజినీవత్ యేనోపరిష్టాదధినాన్మహేంద్రం దధిమాన్ధినోదు అయం వేదః పృథివీమన్వవిందత్ గుహాసతేంగహణే గహ్వరేషు సవిందతు యజమానాయ లోకం అచ్ఛిద్రం యజ్ఞం భూరి కర్మాకరోతు అయం యజ్ఞః సమసజద్ధవిష్మాన్ రిచాసామ్రాయదిషా దేవతాభిః తేన లోకాన్ సూర్యవతో జజేమ ఇంద్రస్య సక్షమమృతత్వమస్యాం యో నః కనీయ ఇహ కామజాతై అస్మిన్ యజ్ఞే యజమానాయ మహ్యం అపతమింద్రాగ్నే భువనాన్నుదేతాం అహం ప్రజాం వీరవతీం విదేయ అగ్నే వాజజిత్ వాజంతాసరిష్యంతం వాజం జేష్యంతం వాజినం వాజజితం వాజజిత్యాజై సంమార్జ్మి అగ్నిమన్నాదమన్నాద్యాయ ఉపహోతోద్యోః పితా ఉపమాన్ద్యోః పితాహ్వయతాం అగ్నిరాగ్నే ధాత్ ఆయుషే వర్చసే జీవాత్తే పుణ్యాయ ఉపహోతా పృథివీ మాత ఉపమాం మాతా పృథివీహ్వయతాం అగ్నిరాగ్నే ధాత్ ఆయుషే వర్చసే జీవాత్తే పుణ్యాయ మనోజ్యోతిర్జుషతామార్జ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుతామిమన్నః విశ్వే దేవా ఇహమాదయంతాం యంతే అగ్న ఆవృష్టామి అహం వాక్షిపితశ్చరన్ ప్రజాంచ దస్య మూలం చ నీచైర్దేవాని వృశ్చత అగ్నేయో నోభిదాసతి సమానోజశ్చ నిష్ట్యః యుధ్మస్యేవ ప్రక్షాయతః మాతస్యోచ్ఛేష కించన యో మాం వేష్టి జాతవేదః యం చాహం వేష్మి యశ్చ మాం సర్వాగస్తానగ్నే సందః యాగశ్చాహం వేష్మి యే చ మాం అగ్నే వాజజిత్ వాజం త్వాస సర్వాగంసం వాజంజిగి వాగంసం వాజినం వాజజితం వాజజిత్యాయై సమ్మార్జ్మి అగ్నిమన్నాదమన్నాద్యాయ తేజర్బలిః శ్రుతగం హవిః యుధ్మః పరిధజశ్రుచః ఆజ్యం యజ్ఞరుచో యజుః యాజ్యాశ్చ వషట్కారాః సమ్మే సన్నతయో నమంతాం యుధ్మ సన్నహనే హుతే దివఃఖీలోవతతః పృథివ్యాధ్యుత్సితః తేనా సహస్రకాండేన ద్విషంతకం శోచయామసి ద్విషన్మే బహుశోచతు ఓషధేమో అహకం శుచం యజ్ఞ నమస్తే యజ్ఞ నమో నమశ్చతే యజ్ఞ శివేన మే సంతిష్ఠస్వ శ్యోనేన మే సంతిష్ఠస్వ సుభూతేన మే సంతిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ యజ్ఞస్యర్ధిమను సంతిష్ఠస్వ ఉపతే యజ్ఞ నమః ఉపతే నమః ఉపతే నమః త్రిష్ఫలీ క్రియమాణానాం యోన్యంగో అవశిష్యతే రక్షసాం భాగధేయం ఆపస్తత్ప్రవహతాదితః ఉలూఖలే ముసలే యచ్చశూర్పే ఆశిశ్లేష దృషది యత్కపాలే అవపృషో విపృషః సంగచామి విశ్వే దేవా హవిరిదం దిశంతాం యజ్ఞేయా విపృషః సంతి బహ్వీః అగ్నౌతాః సర్వాః స్విష్టాః సుహృతా జుహోమి ఉద్యన్నద్యమిత్రమః సపత్నాన్ మే అనేన సహ దివైనాన్ విద్యుతాజహి నిమ్రోచన్నధరాన్ గృధి ఉద్యన్నద్య వినోభజ పితాపుత్రేభ్యో యథా దీర్ఘాయుత్వస్య హేషిషే తస్య నో దేహి సూర్య ఉద్యన్నద్య మిత్రమః ఆరోహన్నుత్తరాన్ దివం రుద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ శుకేషు మే హరిమాణం రోపణాకాసుదధ్వసి అథో హారిద్రవేషు మే హరిమాణం విదధ్వసి ఉదగాదయమాదిత్య విశ్వేన సహసా సహ ద్విషంతం మమ రంధయన్ మో అహం ద్విషతో రథం యో నశపాదశపథః యశ్చ నశపతశపాద్ ఉషాశ్చ తస్మై నివృక్త సర్వం పాపగం సమూహతాం యో నశపత్నోయోరణః మర్తోభిదాసతి దేవాః యద్మస్యేవ ప్రక్షాయతః మాతస్యోచ్ఛేషు కించన అవసృష్టః పరాపద శరో బ్రహ్మ సగంసితః గచ్ఛామిత్రాన్ ప్రవిశ మైషాం కంచనోచ్ఛిషః సక్షేదం పశ్య విధర్తరిదం పశ్య నాకేదం పశ్య రమతిః పనిష్ఠా ఋతం వరిషిష్ఠం అమృతాయాన్యాహుః సూర్యో వరిష్ఠో అక్షభిర్విభాతి అనుద్యా వా పృథివీ దేవపుత్రే దీక్షాసి తపసో యోనిః తపోసి బ్రహ్మణో యోనిః బ్రహ్మాసి క్షత్రస్య యోనిః క్షత్రమశ్రితస్య యోనిః ఋతమసి భోరారభే శ్రద్ధాం మనసా దీక్షాం తపసా విశ్వస్య భువనస్యాధిపత్నీం సర్వే కామాయజమానస్య సంతో పాతం ప్రాణం మనసాన్ వారభామహే ప్రజాపతియో భువనస్య గోపాః సనో మృత్యోస్త్రాయతాం పాత్వగంహసః యోర్జీవా జరామశీమహి ఇంద్రశాక్వరగాయత్రీం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరతృష్ణుభం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరజగతీం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరానుష్ణుభం ప్రపద్యే తాం తేజునజ్మి ఇంద్రశాక్వరపంక్తిం ప్రపద్యే తాం తేజునజ్మి ఆహం దీక్షామరుహమృతస్య పత్నీ గాయత్రేణ ఛందసా బ్రహ్మణా చ ఋతగం సత్యేధాయి సత్యమృతేధాయి ఋతం చ మే సత్యం చాభూతాం జ్యోతిరభూపగం సువరగమం స్వర్గం లోకం నాకస్య పృష్టం బ్రధ్నస్య పిష్టపమగమం పృథివీ దీక్షా తయాగ్నిర్దీక్షయా దీక్షితః తయాగ్నిర్దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి అంతరిక్షం దీక్షా తయా వాయుర్దీక్షయా దీక్షితః యయా వాయుర్దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి ద్యోర్దీక్షా తయాదిత్యో దీక్షయా దీక్షితః యయాదిత్యో దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి దిశో దీక్షా తయా చంద్రమా దీక్షయా దీక్షితః యయా చంద్రమా దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి ఆపో దీక్షా తయా వరుణో రాజా దీక్షయా దీక్షితః యయా వరుణో రాజా దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి ఓషధయో దీక్షా తయా సోమో రాజా దీక్షయా దీక్షితః యయా సోమో రాజా దీక్షయా దీక్షితః తయా త్వా దీక్షయా దీక్షయామి వాగ్దీక్షా తయా ప్రాణో దీక్షయా దీక్షితః యయా ప్రాణో దీక్షయా దీక్షితః త ఆత్వా దీక్షయా దీక్షయామి పృథివీ త్వా దీక్షమాణమను దీక్షతాం అంతరిక్షం త్వా దీక్షమాణమను దీక్షతాం యోస్త్వా దీక్షమాణమను దీక్షతాం దిశస్త్వా దీక్షమాణమను దీక్షంతాం ఆపస్త్వా దీక్షమాణమను దీక్షంతాం ఓషధయస్త్వా దీక్షమాణమను దీక్షంతాం వాక్త్వా దీక్షమాణమను దీక్షతాం ఋచస్త్వా దీక్షమాణమను దీక్షంతాం సామానిత్వా దీక్షమాణమను దీక్షంతాం యజోగుంషిత్వా దీక్షమాణమను దీక్షంతాం అహశ్చ రాత్రిశ్చ కృషిశ్చ వృష్టిశ్చ త్రిషిశ్చాపచతిశ్చ ఆపశ్చ ఔషధయశ్చ ఊర్చ సోనృతా చ తాస్త్వా దీక్షమాణమను దీక్షంతాం స్వేదక్షేదక్షపితే హసీద దేవానాగం సుమ్నో మహతేరణాయ శ్వాసస్థస్తనువాసం విశస్వ ఇతే వైధి సోనవ ఆశుషేవ శివో మా శివమా విశ సత్యం మా ఆత్మా శ్రద్ధా మే క్షితి తపో మే ప్రతిష్టా సవిత్ర ప్రసూతా మా దిశో దీక్షయంతో సత్యమస్మి అహం త్వదస్మి మదసి త్వమేతత్ మమాసి యోనిస్తవ యోనిరస్మి మమైవ సన్మహహవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకకృజ్జాత వేదః ఆజుహ్వానః సుప్రతీకః పురస్తాత్ అగ్నే స్వాయోనివాసీద సాధ్యా అస్మిన్ సతస్థే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత ఏకమిషే విష్ణుస్త్వాన్ వేతు ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్ వేతు త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్ వేతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వాన్ వేతు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్ వేతు షడ్రాజస్పోషాయ విష్ణుస్త్వాన్ వేతు సప్తసప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్ వేతు సఖాయ సప్తపదాభూవ సఖ్యంతే గమేయం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్మే మాయోష్ఠాః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీ పాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తేంతరిక్షం పాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌః పాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే దిశః పాదః పరోరజాస్తే పంచమః పాదః సాన ఇషమూర్జం ధుక్ష్వా రేజ ఇంద్రియం బ్రహ్మవర్చసమన్నాద్యం నిరిణే త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రః సోమం పిబతు క్షేమో అస్తునః ఇమాన్నరాః కృణుత వేదిమేత్య వసుమతీగుం రుద్రవతీమాదిత్యవతీం వష్మన్ దివః నాభా పృథివ్యాః యథాయం యజమానో నరిష్యేత్ దేవస్య సవితుః సవే చతుశ్శిఖండాయ వరిః సువేషాః భిర ప్రదేకా భువనస్య మధ్యే తస్యాగుం సుపర్ణావధియౌ నివిష్టౌ తయోర్దేవానామధిభాగధేయం అపజన్యం భయన్నుత అపచక్రాణి వర్తయ గృహగుం సోమస్య గచ్చతం నవా ఉవేతం మ్రియసే నరిష్యసి దేవాగుం ఇదేషు పృథిభిః సుగేభిః యత్ర యంతి సుకృతో నాపి దుష్కృతః తత్ర త్వా దేవః సవితా దధాతు యదస్య పారే రజసః శుక్రం జ్యోతిరజాయత తదన్నః పరిషదతి ద్విషః అగ్నే వైశ్వానరః స్వాహా యస్మాద్భీషావాసిష్ఠాః తతో నో అభయం కృధి ప్రజాభ్యః సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేభుషే యస్మాద్భీషాన్యషదః తతో నో అభయం కృధి ప్రజాభ్యః సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేభుషే ఉదుస్రతిష్ట ప్రతిష్టమారిషః మేమై యజ్ఞం యజమానం చరీరుషః సువర్గే లోకే యజమానగుం హి ధేహి సన్నయేధి ద్విపదేశం చతుష్పదే యస్మాద్భీషా వే పిష్ఠాః పలాయిష్ఠాః సమజ్ఞాస్థాః తతో నో అభయం కృధి ప్రజాభ్యః సర్వాభ్యో మృడ నమో రుద్రాయ మేఘషే య ఇదమకః తస్మై నమః తస్మై స్వాహా నవ ఉవేతం మృజసే ఆశానాం త్వా విశ్వా ఆశాః యజ్ఞస్య హిస్థ ఋత్విజో ఇంద్రాగ్ని చేతనస్య చ హుతాహుతస్య తృప్యతం అహుతస్య హుతస్య చ హుతస్య చాహుతస్య చ అహుతస్య హుతస్య చ ఇంద్రాగ్ని అస్య శోకస్య వీతం పిబతం జుషేథాం మా యజమానం తమో విదత్ మర్త్విజోమో ఇమాః ప్రజాః మాయః సోమమిమం పిబాత్ సగం సృష్టముభయం కృతం అనాగసస్త్వా వయమ్ ఇంద్రేణ ప్రేషితా ఉప వాయుష్టే అస్త్వగం శభోః మిత్రస్తే అస్త్వగం శభోః వరుణస్తే అస్త్వగం శభోః అపాంక్షయా ఋతస్య గర్భాః భువనస్య గోపాశ్యేన అతిథయః పర్వతానాం కగుభః ప్రయుతో నపాతారః భగ్నినేంద్రగృహ్వయత ఘోషేణామీ వాగిశ్చాతయత యుక్తాస్థవహత దేవాగ్రావాణ ఇంద్రురింద్ర ఇత్యవాదిషః ఏంద్రమచుచ్యవః పరమస్యాః పరావతః ఆస్మాత్ సధస్థాత్ ఓరోరంతరిక్షాత్ ఆసుభూతమసుషవః బ్రహ్మవర్చసం మహాసుషవః సమరే రక్షాగస్య వధిషః అపహతం బ్రహ్మజ్యస్య వాక్చత్వామనశ్చ శ్రేణీతాం ప్రాణశ్చత్వాపానశ్చ శ్రేణీతాం చక్షుశ్చత్వాశ్రోత్రంచ శ్రేణీతాం యక్షశ్చత్వాబలంచ శ్రేణీతాం ఓజశ్చత్వాసహశ్చ శ్రేణీతాం ఆయుశ్చత్వాజరాచ శ్రేణీతాం ఆత్మాచత్వాతమోశ్చ శ్రేణీతాం శృతోసి శృతం కృతః శృతాగత్వా శృతేభ్యస్త్వా యమింద్రమాహుర్వరుణయ్యమాహుః యమ్ మిత్రమాహుర్యము సత్యమాహుః యో దేవానాం దేవతమస్తమోజాః తస్మై త్వాతేభ్యస్త్వా మయిత్యదింద్రియం మహత్ మయి దక్షో మయి క్రతుః మయి ధాయ సువీర్యం త్రిషు ఘర్మో విభాతు మే ఆకోత్యా మనసా సహ విరాజా జ్యోతిషా సహ యజ్ఞేన పయసా సహ తస్య దోహమశీమహి తస్య సుమ్నమశీమహి తస్య భక్షమశీమహి వాగ్జుషాణా సోమస్య తృప్యతో మిత్రో జనాన్ ప్రసమిత్ర యస్మాన్న జాతః పరో అన్యో అస్తి యా వివేశ భువనాని విశ్వా ప్రజాపతిః ప్రజయా సంవిధానః త్రీణి జ్యోతిగుంషి సచతే సషోడశీ ఏష బ్రహ్మాయ ఋత్విజః ఇంద్రో నామ శ్రుతో గణే ప్రతేమహే విదథే శగుంసి శగుంహరీ య ఋత్విజః ప్రతేమన్వే మనుషో హర్యతం వదం ఇంద్రో నామ ఘృతాన్వయః హరిభిశ్చాదుసేచతే శ్రుతో గణ ఆత్వా విశంతో హరివర్పసంగిరః ఇంద్రాధిపతేధిపతిస్త్వం దేవానామసి అధిపతిం మాం ఆయుష్మంతం వర్చస్వంతం మనుష్యేషు కురు ఇంద్రశ్చ సమ్రాడ్వరుణశ్చ రాజా తౌ తే భక్షం చ క్రతురగ్రజేతం తయోరను భక్షం భక్షయామి వాగ్జుషాణా సోమస్య తృప్యతో ప్రజాపతిర్విశ్వకర్మా తస్య మనో దేవం యజ్ఞేన రాధ్యాసం అర్థేగా అస్య చహితః అవసానపతే వసానం మే వింద నమో రుద్రాయ వాస్తోష్పతయే ఆయనే విద్రవణే ఉద్యానే యత్పరాయణే ఆవర్తనే వివర్తనే యోగోపాయతి తగుంభువే యాన్యపామిత్యాన్యప్రతీర్తాన్యస్మి యమస్య బలినాచరామి ఇహైవ సంతః ప్రతితద్యాతయామః జీవా జీవేభ్యో విహరామయేనత్ అడనా అస్మిన్నడనాః పరస్మిన్ తృతీయే లోకే అడనాస్యామ ఏదే వయానా ఉదపి త్రియాణాః సర్వాన్ పథో అనృడా ఆక్షీయేమ యజమానశ్రేయోపసానమాగన్మ శివేనోద్యావా పృథివీ ఉభే ఇమే గోమద్ధనవదశ్వవదోర్జస్వత్ సువీరా వీరైరను సంచరేమ అర్కః పవిత్రగుం రజసో విమానః పునాది దేవానాం భువనాని విశ్వాః ద్యావా పృథివీ పయసా సంవిధానే ఘృతం దుహాతే అమృతం ప్రపీనే పవిత్రమర్కో రజసో విమానః పునాది దేవానాం భువనాని విశ్వాః సువర్జ్యోతిర్యశో మహత్ అశీమహి గాధముత ప్రతిష్టాం ఉదస్తాం సీత్ సవితా మిత్రో అర్యమా సర్వానమిత్రానవధీర్యుగేన బృహంతం మామకర ధీరవంతం రసంతరేశ్రయస్వ స్వాహ పృథివ్యాం వామదేవ్యేశ్రయస్వ స్వాహాంతరిక్షే బృహతిశ్రయస్వ స్వాహ దివి బృహతాత్వోపస్తభ్నోమి ఆత్వాదే యశసే వీర్యాయ చ అస్మాస్వగ్నియా యూయం దధాథేంద్రియం పదః యస్తే ద్రప్సో యస్త ఉదర్షః దైవ్యః కేతుర్విశ్వం భువనమావివేశ సనః పాహ్యరిష్ఠే స్వాహా అనుమా సర్వో యజ్ఞో రమేతు విశ్వే దేవా మరుతః సా మార్కః ఆప్రియశ్చందాగుంసి నివిదో యజోగుంషి అస్యై పృథివ్యై యద్యజ్ఞిజం ప్రజాపతేర్వర్తనిమనువర్తస్వ అనువీరైరనురాధ్యామగోభిః అన్వశ్వైరను సర్వైరుపుష్టైః అను ప్రజయాన్వింద్రియేణ దేవానో యజ్ఞమృజుధానయంతో ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రతిష్టామి ఘోషు ప్రతి ప్రజాయాం ప్రతిష్టామి భవ్యే విశ్వమన్యాభివావృధే తదన్యస్యామధిశ్రితం దివే చ విశ్వకర్మణే పృథివ్యై చాకరం నమః అస్కాంద్యో పృథివీ అస్కాన్షభో యువాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞః ప్రజనయతు అస్కానచ నిప్రాజని ఆ స్కన్నాజ్జాయతే వృషాః స్కన్నాత్ ప్రజనిషీమహి యే దేవా యేషామిదం భాగధేయం బభూవ యేషాం ప్రజాజా ఉదాను యాజాః ఇంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజభ్యః అగ్నిహోద్రుభ్యో దేవేభ్య స్వాహా ఉదత్యానో దివామతిః అదితిరూప్యాగమత్ సాశంతా చేమయస్కరత్ అపస్రిధః ఉతత్యా దేవ్యాభిషజా సన్నస్కరతో అశ్వినా యూయాతామస్మద్రపః అపస్రిధః శమగ్నిరగ్నిభిస్కరత్ సన్నస్తపతు సూర్యః సంవాతో వాక్పరపాః అపస్రిధః తదిత్పదన్న విచికేత విద్వాన్ యన్మృతః పునరప్యేతి జీవాన్ త్రివృద్యద్భువనస్య రథవృత్ జీవో గర్భోన మృతః స జీవాత్ ప్రత్యస్మై పిపీషతే విశ్వాని విదుషే భర అరంగమాయ జగ్మవే అపశ్చాద్దఘ్వనే నరే ఇందురిందుమవాగాత్ ఇందోరింద్రోపాత్ తస్య త ఇంద్రవీంద్రపేతస్య మధుమతః ఉపహోతస్యోపహోతో భక్షయామి బ్రహ్మ ప్రతిష్టామనసో బ్రహ్మ వాచః బ్రహ్మయజ్ఞానాగుం హరిషామాజ్యస్య అతిరిక్తం కర్మణో యచ్చ హీనం యజ్ఞః పర్వాణి ప్రకిరన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుతిరేతు దేవాన్ ఆశ్రావితమత్యాశ్రావితం వషట్కృతమత్యనోక్తం చ యజ్ఞే అతిరిక్తం కర్మణో యచ్చ హీనం యజ్ఞః పర్వాణి ప్రకిరన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుతిరేతు దేవాన్ యద్వో దేవా అతిపాదయాని వాచా చిత్ప్రయతం దేవహేడనం అరాజో అస్మాగం అభిదుచ్చునాయతే అన్యత్రాస్మన్మరుతస్తన్నిధేతన తతం మహాపస్తదుదాయతే పునః స్వాదిష్టాధీతిరుచథా యశస్యతే అయగుం సముద్ర ఉత విశ్వభేషజః స్వాహాకృతస్య సముతృప్నుతర్భువః ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం ఇమం మే వరుణతత్వాజామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అజాసి ప్రజాపతే ఇమం జీవేభ్యః పరిధిం దధామి మైషాన్ను గాదపరో అర్ధమేతం శతం జీవంతు శరదః పురోజేః తిరో మృత్యుం దధతాం పర్వతేన ఇష్టేభ్యః స్వాహా వషడనిష్టేభ్యః స్వాహా భేషజం దురిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్ధ్యై స్వాహ దైవేభ్యస్తనోభ్య స్వాహ రథ్యై స్వాహ సువృద్ధ్యై స్వాహ యత ఇంద్ర భయామహే తతో నా అభయం గృధి మఘవం ఛగ్ధిత వతన్న ఊతయే విద్విషో విమృధో జహి స్వస్తిదా విషస్పతి వృత్రః విమృధో వశీ వృషేంద్రః పురయేతునః స్వస్తిదా అభయంకరః ఆభిర్గేర్భిర్యదతో న ఊనం ఆప్యాయ హరిభో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భూయిష్ఠభాజో అధతే శ్యామ అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు అగ్నే తదస్య కల్పయ త్వగుంభివేద్ధయథాతథం పురుషసంమితో యజ్ఞః యజ్ఞః పురుషసంమితః అగ్నే తదస్య కల్పయ త్వగుంభివేద్ధయథాతథం యత్పాగత్రా మనసా దీన దక్షాన యజ్ఞస్య మన్వతే మర్తాసః అగ్నిష్టద్ధోతాక్రదు విద్విజానన్ యజిష్ఠో దేవాగుమృతుషో యజాతి యద్దేవాదేవహేడనం దేవాసశ్చ కృమావయం ఆదిత్యాస్తస్మాన్మాముంచత ఋతస్యర్తే నమామృత దేవాజీవన కామ్యాయత్ వాచామృతమోదిమ అగ్నిర్మా తస్మాదేన సహ గార్హపత్యః ప్రముంచతు దురితాయాని చ కృమ కరోతు మామనేన సమ్ ఋతేన ద్యావా పృథివీ ఋతేన త్వగం సరస్వతి ఋతాన్మాముంచతాగుంహసః యదన్యకృతమారిమ సజాతశకుం సాధుతవాజామిషగుంసాత్ జాయసశగుంసాధుతవాకనీయసః అనాజ్ఞాతం దేవకృతం యదేనః తస్మాత్వమస్మాంజాతవేదో ముముగ్ధి యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామష్ఠీవద్భ్యా శిష్ణైర్యదనృతం చ కృమావయం అగ్నిర్మా తస్మాదేన సహ యద్ధస్తాభ్యాం చకరకిల్బిషాణి అక్షాణాం వజ్రముపజిఘ్నమానః దూరే పశ్చాచరాష్ట్రభిర్చ తాన్యప్సరసావనుదత్తామృణాని అదేవ్యన్నృణయ్యదహం చకార యద్వాదాస్యాం సంజగారాజనేభ్యః అగ్నిర్మా తస్మాదేన సహ యన్మయి మాతా గర్భే సతి ఏనశ్చకారయత్పితా అగ్నిర్మా తస్మాదేన సహ యదా పిపేష మాతరం పితరం పుత్ర ప్రముదితో ధయన్ అహిగుంసితౌ పితరౌ మజాతత్ తదగ్నే నృణో భవామి యదంతరిక్షం పృథివీముతద్యాం యన్మాతరం పితరం వాజిహిగంసిమ అగ్నిర్మా తస్మాదేన సహ యదాశసా నిశసా యత్పరాశసా యదేనశ్చ కృమా నూతనం యత్పురాణం అగ్నిర్మా తస్మాదేన సహ అతిక్రామామి దురితం యదేనః జహామి రిప్రం పరమే సధస్థే యత్రయంతి సుకృతో నాపి దుష్కృతః తమారోహామి సుకృతాన్ను లోకాన్ త్రితే దేవా అమృజతైతదేనః త్రిత ఏతన్మనుష్యేషు మామృజే తతో మాయది కించిదానశే అగ్నిర్మా తస్మాదేన సహ గార్హవత్యః ప్రముంచతు దురితాయాని చ కృమ కరోతు మామనేన సమ్ దివి జాతా అప్సు జాతాః యా జాతా ఓషధీభ్యః అథో యా అగ్నిజా ఆపః తానశుంధంతు శుంధనీః యదాపో నక్తం దురితం చ రామ యద్వాదివా నూతనం యత్పురాణం హిరణ్యవర్ణాస్తత ఉత్పునీతనః ఇమం మే వరుణతత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అజాసి యత్తే గ్రావిణ్ణాచిచ్ఛిదు సోమరాజన్ ప్రియాణ్యంగాని స్వధితా పరోగుంషి తత్సంధస్వాజ్యే నోతవర్ధయస్వ అనాగసో అధమిత్ సంక్షయేమ యత్తే గ్రావా బాహుచ్యుతో అచుచ్యవో నరో యత్తే దుదుహర్దక్షిణేన తత్త ఆప్యాయతాం దత్తే నిష్ట్యాయతాం దేవ సోమ యత్తే త్వచం విభిదుర్యచ్చ యోనిం యదాస్థానాత్ ప్రక్ష్యుతో వేన సిత్మనా త్వయా సత్సోమగుప్తమస్తునః సానః సంధాసత్పరమే వ్యోమన్ అహాచ్ఛరీరం వయసా సమేత్య అన్యోన్యో భవతి వర్ణో అస్య తస్మిన్ వయముపహూతాస్తవ స్మ ఆనో భజ సదసి విశ్వరూపే ఘృతక్షాస్సోమ ఉదశుశ్రుగస్తు మానో విహాసేద్గిర ఆవృణానః అనాగాస్తనువో వావృధానః ఆనో రూపం వహతు జాయమానః ఉపక్షరంతి జుహ్వోఘృతేన ప్రియాణ్యంగాని తమ వర్ధయంతేః తస్మై తే సోమ నమ ఇద్వషట్చ ఉపమారాజాన్ సుకృతే హ్వయస్వ సంప్రాణాపానాభ్యాగం సమచక్షుషాత్వం సక్షశ్రాత్రేణ గచ్ఛస్వ సోమరాజన్ యత్త ఆస్థితకం శమతత్తే అస్తు జానీతాన్న సంగమనే పథేనాం ఏతం జానీతాత్ పరమే గమన్ ప్రకాశసధస్థాపిదరూపమస్య యదాగచ్ఛాత్ పథభర్దేవ జానీః ఇష్టాపూర్తే కృణతాదావిరస్మై అరిష్టో రాజన్న గతః పరేహి నమస్తే అస్తు చక్షసే రఘోజతే నాకమారోహ సహ యజమానేన సౌర్యం గచ్చతాత్ పరమే వ్యోమన్ అభోద్దేవః సవితావంజోనునః ఇదానీమన్న ఉపవాచ్యో నృభిః వియోరత్నా భజతి మానవేభ్యః శ్రేష్టం నో అత్ర ద్రవిణం యథా దధత్ ఉపనో మిత్రావరుణా విహావతం అన్వాదీభ్యాథామిహనుసఖాయ ఆదిత్యానాం ప్రసిదిర్హేతిః ఉగ్రాశతాపాష్ఠాఘవిషా పరిణో మృణక్తో ఆప్యాయస్వసంతే యద్దిజీక్షే మనసా యచ్చ వాచా యద్వా ప్రాణైశ్చక్షుషా యచ్చ శ్రోత్రేణ యద్రేతసా మిథునేనాప్యాత్మనా అభ్యో లోకాదభిరేతేజ ఇంద్రియం శుక్రాదీక్షాయై తపసో విమోచనీః ఆపో విమోక్త్రీర్మయితేజ ఇంద్రియం యదృచాసాం నాయజుషా పశూనాం చర్మన హవిషాదిదీక్షే యచ్ఛందోభిరోషధేభిర్వనస్పతో అభ్యో లోకాదధిరేతేజ ఇంద్రియం శుక్రాదీక్షాయై తపసో విమోచనీః ఆపో విమోక్త్రీర్మయితేజ ఇంద్రియం యేన బ్రహ్మ యేన క్షత్రం యేనేంద్రాగ్నే ప్రజాపతి సోమో వరుణో యేన రాజా విశ్వే దేవార్షజో యేన ప్రాణాః అభ్యో లోకాదధిరేతేజ ఇంద్రియం శుక్రాదేక్షాయై తపసో విమోచనీః ఆపో విమోక్త్రీర్మయితేజ ఇంద్రియం అపాం పుష్పమస్యోషధీనాగుం రసః సోమస్య ప్రియం ధామ అగ్నేః ప్రియతమగుం హవిస్వాహా అపాం పుష్పమస్యోషధీనాగుం రసః సోమస్య ప్రియం ధామ ఇంద్రస్య ప్రియతమగుం హవిస్వాహా అపాం పుష్పమస్యోషధీనాగుం రసః సోమస్య ప్రియం ధామ విశ్వేషాం దేవానాం ప్రియతమగుం హవిస్వాహా అజగుం సోమభ్రతే తవ మనస్తనూషు పిప్రతః ప్రజావంతో అశీమహి దేవేభ్యః పితృభ్యః స్వాహా సోమ్యేభ్యః పితృభ్యః స్వాహా కవ్యేభ్యః పితృభ్యః స్వాహా దేవాస ఇహమాదయధ్వం సోమ్యాస ఇహమాదయధ్వం కవ్యాస ఇహమాదయధ్వం అనంతరితాః పితరః సోమ్యాః సోమపీఠాత్ అపైతు మృత్యురమృతం న ఆగన్ వైవస్వతో నో అభయం కృణోత పర్ణం వనస్పతేరివ అభినశ్శీలతాగుం రయిః సచతాన్నశ్శచీపతిః అరమృత్యో అనుపరేహి పంథాం యస్తే స్వ ఇతరో దేవజానాత్ చక్షుష్మదే శృణ్వతే తే బ్రవీమి మానః ప్రజాగుం రీరిషో మోత వీరాన్ ఇదమోనుశ్రేయోవసానమాగన్మ యద్గోజిద్ధనజిదశ్వజిద్యత్ పర్ణం వనస్పతేరివ అభినశ్శీయతాగుం రయిః సతతాన్నశ్శచీపతిః ఓం ఇతి తృతీయాష్టక సప్తమ ప్రశ్నః సమాప్తః.